గణపతి శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం గణేశ శరణం గణపతి శరణం గణేశ శరణం గణపతి శరణం గణేశ గణేశ శరణం గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం గణేశ శరణం గణపతి చెప్పడూరియ గణపతి చెప్పడూరియ గణపతియే అరుణి పోర్కే ఎన్నియ ఎన్నమెల్లాం ఈడేరుం அனுதினமும் கணபதியே அருள்வாய் அருள்வாய் கணபதியே அருள்வாய் அருள்வாய் கணபதியே அருள்வாய் அருள்வாய் கணாதி சரணம் கணேச சரணம் கணபதி சரணம் சரணம் கணேச గణేశ శరణం శరణం గణేశ గణపతి చెప్ప డోరియ గణపతి చెప్ప డోరియ గణపతి చెప్ప డోరియ గణపతి చెప్ప డోరియ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం అప్పుడే పోలుగా అప్పుడే తొప్ప గణపతి చెప్ప ఎప్ప ఎప్ప ఎప్ప ఎప్ప తొప్ప గణపతి అప్ప అప్ప అప్ప పుల్లయార్ పుల్లయార్ పుల్ల కొడుకు పుల్లయార్ పుల్లయార్ పుల్లయార్ పెరుమై వాయింద పుల్లయార్ பிள்ளையார் பிள்ளையார் பெருமை வாய்ந்த புள்ள போடு போடு தூய்படு தூய்படு யானை போடு போன போற யானை தூய்படு போடு போடு கணபதி ஜப்பா கணபதி ஜப்பா டோரியா லேட்டா இது இனிமேல செய்வா வெயிட் இல்ல அதே புடிச்ச உடனே குண்டி ஏறி போட்டியா அதே தானா அல்ல சாக்குக்கு இல்லையா சாக்கு இந்த வாரி போட்டு தலைவரா గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గణపతి శరణం గణేశ శరణం గణపతి శరణం గణేశ శరణం గణపతి శరణం గణేశ శరణం ముక్ముది కడవుల్ గణేశ శరణం శరణం శరణం గణపతి శరణం గణేశ శరణం గణపతి శరణం శరణం శరణం శరణం గణపతి శరణం గణం శరణం శరణం శరణం గణపతి శరణం గణపతి శరణం గణపతి శరణం గణపతి శరణం గణపతి శరణం గణపతి శరణం గణపతియే గణపతియే గణపతియే గణపతి ఎప్పాడోరియ వినాయకరప్పాడోరియ గణపతి చెప్పాడోరియ கணபதி எப்பா டூரியா முடிஞ்சிட்டா போலாமா? ஓகே, தேங்க்யூ.